37. ఆ గదిలోనే బ్రహ్మాండాలున్నాయి. కొద్దిసేపట్లోనే లీలాదేవి సమాధిజనితమైన జ్ఞానదేహాన్ని ధరించింది. సరస్వతీదేవి తన సహజజ్ఞానదేహంతో ఆమె పక్కన నిలిచింది. ఇక వారిద్దరూ చిదాకాశంలో యథేచ్ఛగా సంచరించసాగారు. ఇలా లీలా సరస్వతుల సంవాదాన్ని వినిపిస్తున్న వశిష్ఠ మహర్షి ఆ కథారీతిని ఇలా వివరిస్తున్నాడు. రామ, వీరిద్దరూ ఆ ఇంట్లోనే, ఆ గదిలోనే, ఆ చిన్న ఆకాశంలోనే తిరుగుతున్నారు. మరెక్కడికీ పోలేదు. కాని చిద్వృత్తి యొక్క సామర్థ్యంచేత కోట్ల కోట్ల మైళ్ల దూరం సంచరించినట్లుగా అనుభూతి వారికి కలుగుతోంది. వాళ్ళిద్దరి శరీరాలు ఆకాశమయములే అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు. స్నేహితుల్లాగా సంతోషపడుతున్నారు. చేయి చేయి పట్టుకొని ఉల్లాసంగా పరుగులు తీస్తున్నారు. ఎగురుతున్నారు, దూకుతున్నారు. వాళ్లకి విశాలమైన ఆకాశం కనిపించింది. చల్లని గాలులు వీచాయి. మేఘమండలం కనిపించింది. ఆకాశగంగ కనిపించింది. కొన్ని చోట్ల పర్వతాలు కనిపించాయి. కొన్ని చోట్ల దేవజాతులవారు కనిపించారు. వాళ్ల నగరాలు కనిపించాయి. కొన్ని చోట్ల సూర్యోదయాలు, కొన్ని చోట్ల సూర్యాస్తమయాలు కనిపించాయి. ఇక్కడ వాల్మీకి మహర్షి చిదాకాశాన్ని 65 శ్లోకాలలో అతి మనోహరంగా వర్ణించాడు. లీలా సరస్వతులు అలా చాలాసేపు తిరిగి తిరిగి మళ్లీ భూలోకం వైపు వచ్చారు. పైనుంచి చూసేసరికి ఈ భూమండలం యొక్క స్వరూపమంతా వారికి విస్పష్టంగా కనిపించింది. మధ్యలో భూమి, దాని చుట్టూ సప్తసముద్రాలు, పెద్ద పెద్ద పర్వతాలు, నదులు అన్నీ కనిపించాయి. అవన్నీ చూసుకుంటూ వాళ్ళిద్దరూ ఆయసర్వ్ 46 గిరిగ్రామం వైపు దిగారు. అంటే వాళ్లు పద్మరాజుగారి బ్రహ్మాండం నుంచి బయటికి వచ్చి ఆ వశిష్ఠ బ్రాహ్మణుడి బ్రహ్మాండంలోకి ప్రవేశించారు. దానిలో గిరిగ్రామంలోకి ప్రవేశించారు.